ಅಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಅಸ್ಮತ್ ಪರಮಗುರುಭ್ಯೋ ನಮಃ, ಅಸ್ಮತ್ ಸರ್ವಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ, ಶ್ರೀಮತೇ ಶಠಗೋಪಾಯ ನಮಃ. ಭಕ್ತಾಮೃತಂ ವಿಶ್ವಜನಾನುಮೋದನಂ ಸರ್ವಾರ್ಧದಂ ಶ್ರೀ ಶಠಗೋಪವಾಂಗ್ಮಯಂ ಸಹಸ್ರಶಾಖೋಪನಿಷತ್ಸಮಾಗಮಂ ನಮಾಮ್ಯಹಂ ದ್ರಾವಿಡ ವೇದ ಸಾಗರಂ. ಭಕ್ತులతో భాగవతులతో పరివార సమేతంగా అయోధ్య పట్టణమునందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ షఠారి వేదం 1వ శతకము 3వ దశకములో 7వ పాసురం నిన్న పాసురార్థాన్ని ఆరాయిరప్పడి అలాగే పరాశర భట్టరు వారు తెలియచేసినటువంటి త్రిమూర్తుల యొక్క విషయాన్ని తెలియజేసే ఒక శ్లోకాన్ని కూడా తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొంచెం తెలుసుకుందాం. త్రిమూర్తులు ఒకటి అనేటటువంటి ఒక భావము లోకమంతా ఉన్నది. అది సామాన్యంగా ఆయా గుణాలను బట్టి వస్తూ ఉండవచ్చు అని నేను అనుకుంటాను. సత్వగుణము ఉన్నటువంటి వారు విష్ణుమూర్తిని సేవించటము, రజోగుణము ఉన్నటువంటి వారు బ్రహ్మదేవుడు, అలాగే సరస్వతి, అలాగే తమోగుణం ఉన్నటువంటి వారంతా పరమశివుడిని, అమ్మవారిని అలా సేవిస్తూ ఉండటము, అలాగే వారి పూజలు కూడా అలా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, పక్షపాతం లేకుండా చూడండి అంటూ ఉన్నారు ఈయన కూడా. నమ్మాళ్ళ వారు కూడా పక్షపాతం లేకుండా ఆలోచించండి. అలా చూసినట్లయితే వారి పూజలు కూడా, ఇప్పుడు మరి అమ్మవారికి చేసే పూజలు, పార్వతీ అమ్మవారికి, శక్తికి, మరి జంతు బలులు అసలు ఇంత అని లేదు. అసలు ఉత్తర దేశంలో చాలా ఏదో వామాచారమని, ఇంకా దక్షిణాచారమని చాలా రకాలైనటువంటి ఉన్నాయి. మరి అలాంటిది అసలు బ్రహ్మదేవుడికి చూస్తే ఏదో రాక్షసులు తపస్సు చేశారు తప్ప రజోగుణంతో పెద్దగా బ్రాహ్మణులు ఏమైనా ఆ వేదాలు వల్లించేటటువంటి వారు ఏమైనా ఆ బ్రహ్మదేవుడిని సేవిస్తారేమో తెలియదు. సరస్వతిని ఉపాసిస్తూ ఉంటారు వారంతా. ఈ అవధానాలు చేసేవారు ఇదంతా కూడా సరస్వతీ కటాక్షమే కదా. మరి వీరేమిటండి అని కూడా అడగొచ్చు కొందరు. ఇలా కవులు మరి ఇట్లా కూడా ఉన్నారు కదా అని అంటే, వీరందరికీ కూడా భగవానుడే అనుగ్రహించినట్టు మనకు అంతా కనిపిస్తూనే ఉంటుంది. మరి నమ్మాళ్ళ వారికి ఆయనే కదా చెప్పిస్తూ ఉన్నది, ఆయనేనని చెబుతున్నాడు. అలాగే పోతన గారికి రాముడే స్వయంగా వచ్చి, అది ఎంత విచిత్రమో ఇంకా చూడండి. అసలు పోతన గారు వారంతా శైవులు, కానీ వారికి నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలుడిని అంటాడు. ఆయన కథలు రాయాలి ఏమిటయ్యా అంటే, అప్పటికి మిగిలింది భాగవతమే. భారతాన్ని కవిత్రయం చేసేసారు, అలాగే రామాయణాన్ని భాస్కరుడు, రంగనాథుడు వీళ్ళందరూ చెప్పేసి ఉంచారు. భాగవతమే చాలా కష్టం. భాగవతం అంటే దానికి ధైర్యం చాలకపోతే అప్పుడు మరి ఈయనేమో మహేశ్వర ధ్యానం అంటే పంచాక్షరి జపమే చేస్తున్నాడు ఆయన. గంగకు పోయి అంటాడు ఆయన, స్నానం చేసి ఆ గ్రహణం రోజున అన్నాడు. రాముడు కనిపించాడు, విచిత్రం. మరి నేనే పలికిస్తా, భాగవతం పలుకుతుంది రాయమన్నాడు. మరి ఆయనేమో కృష్ణుడికి చెబుతాడు, ఆ మొదట మహానందాంగన డింభకుండి అంటాడు. షష్ఠి అంతాలు ఆయన కృష్ణుడికి చెబుతాడు. మళ్ళీ ప్రతి స్కంధాంతము స్కంధాది అందు రాముడిని స్తోత్రం చేస్తాడు. అంటే ప్రధాన పాత్ర రాముడిదే. అలా మనం ఇంక చాలా కథలు కూడా చెప్పుకుంటాము దాంట్లో. కనుక వీరందరికీ ఎలా హయగ్రీవ స్వరూపం ఉన్నది, ఆయన దాంట్లో కొంత తీసుకుని సరస్వతి వీళ్ళందరూ ఇస్తూ ఉంటారని ఆ స్తోత్రం వేదాంత దేశకుల వారు కూడా రాస్తారు. సరే, వారి ఇష్టాన్ని మనమేం కాదనము. ఎవరైనా సరే వారు వారి ఇష్టానురూపమైన దేవతలను సేవించుకోవచ్చు. ఇలా పక్షపాతం లేకుండా చూడమన్నప్పుడు ఆయన చూస్తే ఇలా కనిపిస్తూ ఉన్నాయి మనకు అన్నీని. మరి ఆ పూజలు పునస్కారాలు ఇవన్నీ చూస్తే ఇలాగే ఉన్నాయి. కనుక ఆ సమానము అనేటటువంటిది ఏమిటి అని అంటే, సృష్టి లయము ఈ ఇద్దరికీ ఉంటుంది. జీవులలో గొప్పవారు ఇద్దరు కూడా, బ్రహ్మ శివుడు, వారికి అంతర్యామిగా పరమాత్మ వ్యూహాంశములు అధికమైనవి ఉన్నాయి. ప్రజ్యుమ్నుడు అంతర్యామిగా బ్రహ్మదేవునికి, మామూలుగా పరమాత్మ అంతర్యామి కామని అందరికీ కూడా, అది ఒక జ్ఞానాంశి అంటారు, మనకు అది ఎలాగ ఉంటుందో తెలియదు. యోగులు ప్రత్యక్షం చేసుకుంటారని చెబుతారు. ఇక ఆ ప్రజ్యుమ్నుడిది అంశ అధికమన్నమాట, అందరిలోనూ ఉండేటటువంటి భగవదంశ కంటే అధికమది. అలా పరమశివుడు సంకర్షణుడు అధిక అంశ, అలాగే పరశురాముడు మొదలైన వారిలో ఆవేశ అవతారము అంటారు. ఆవేశము ఆ తర్వాత మళ్ళీ కొంత రామచంద్రస్వామికి ఆ పరశురాముడి చేతిలో ఉన్న ధనువు ఇస్తాడు కదా, శివధనస్సు విరిచిన తర్వాత వస్తాడు ఆయన, ఇది ఎక్కుపెట్టమంటే అందించాడు ఆదరిని, ఈదరిని పట్టుకుని తన ఆవేశము ఉన్న ఆ విష్ణు అంశని లాగేశాడు. అలాగే వ్యాస మహర్షిలో కూడా ఆవేశ అవతారము అంటుంటారు, అంటే ఆవేశించి ఇవన్నీ కూడా వేద విభాగాలు మొత్తం చేసేసాడు ఆయన అనేది. అలాగే అంశావతారాలు ఉంటాయి, మరి పూర్ణావతారాలు ఉంటాయి, పరిపూర్ణావతారాలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి వ్యావహారికంగా చూసినప్పుడు. అదిగో అలాంటివి అన్నమాట ఇవన్నీ కూడా. మరొక విచిత్రం ఏంటంటే, మనకి శాస్త్రాలతో చెబుతున్నారు అంతేకాక సామాన్యంగా కూడా చూస్తే, ఇప్పుడు వీరందరినీ అవతారాలు అని చెప్పినప్పుడు మత్స్యకూర్మ వరాహ నారసింహ రామకృష్ణ వీటిని పర్యాయంగా చెబుతుంటారు నారాయణుడి అవతారాలు అని. మరి బ్రహ్మశివుడు కూడా సాక్షాత్తుగా వారి అవతారాలే అయి ఉంటే వీళ్ళని కూడా చెప్పాలి, ఎక్కడ చెప్పలేదు. పైగా పోనీ ఈ అవతారాలు పర్యాయంగా వాడినట్టు రాముడు కూడా శివుడు అవతారమేనండి, కృష్ణుడు కూడా శివుడు అవతారమేనండి పని వాడారా, విష్ణు అవతారం అండి అని వాడతారే కానీ శివుడు అవతారం అని కానీ బ్రహ్మ అవతారం అని కానీ ఎక్కడ వాడరు. ఈ వాడుకలోనూ మనకు లేవు, ఇవి తెలుస్తూనే ఉంటాయి. ఇలా పక్షపాతము లేకుండా చూసినట్లయితే సామాన్యంగా ఆలోచిస్తేనే తెలుస్తూ ఉన్నాయి. ఇలా ఇక శాస్త్రము ద్వారా కూడా వీరు నిరూపించారు. దానిని ఎవరు చెప్పారు మనకి, భట్టరు వారు చెప్పారు రంగరాజ శతకములో. అలాగే వేదాంత దేశకులు వారు చెప్తూ ఉన్నారు, రహస్యత్రయ సారము అనేటటువంటి ఒక గ్రంథము రాశారు ఈయన. దాంట్లో ఈయన చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని చూద్దాం. ఆత్మైక్యం దేవతైక్యం త్రిక సమధిగత తుల్యత ఐక్యం త్రయాణం అన్యత్ర ఐశ్వర్యమిచ్చాద్య నిపుణ ఫణితి రాద్రియంతే నసంతః త్రయ్యంతైరైకంఠైస్తదనుగుణమనువ్యాస ముఖ్యోక్తిభిశ్చ శ్రీమన్నారాయణో నఃపతిః అఖిలతనుః ముక్తిదో ముక్తభోగ్యః. రహస్యత్రయ సారములో 15వ శ్లోకం ఇది. నారణన్ అన్నారు నమ్మాళ్ళవారు, నారణన్ అది ఎటువంటి ఎజిల్ నారణన్ అంటే అపహత పాపత్వాది గుణ ఐజ్వల్యత్తయుడయనాయ్ నారాయణాన అనువాకాది సిద్ధనాయ్ సమస్త చిదచిదంతరాత్మానాన నారాయణన్ అని పన్నీరాయరప్పుడులో దానికి అర్థం చెప్తున్నారు. అయితే అపహత పాపత్వములనే గుణములు ఆయనకి ఉన్నటువంటి వాట, నారాయణుడికి ఉన్నటువంటి గుణములు. అతడు సర్వభూత అంతరాత్మ అంటే సత్తావద్వస్తువా చిత్వాత్ ఉభయ విభూతి అంతర్గత చిదచిద్ వస్తుజాతం భూతశబ్దేన ఉక్తవా. ఇక్కడ సర్వభూతములు అని అంటే ఈ ఉభయ విభూతులలోనూ అంటే పరమపదములో నిత్యులు ముక్తులు పేరుతో, మరి ఇక్కడ ఈ లీలా విభూతిలోనేమో బద్ధులు అనే పేరుతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా, అందరికీ కూడా అంతర్యామిగా ఉన్నవాడట. భూతములు అంటే ఈ మొత్తానికి అర్థం శరీరధారులు అని. అలాగే అపహత పాప్మ సర్వాంతరత్మత్వేపి వ్యాప్యగత దోష అసంస్పృష్ట. మరి ఆత్మలన్నింటి యందు లోపల ఉంటే వీటి దోషాలు అంటవా అంటే అపహత స్పృష్ట అంటవట ఆయనకి. అలాగే దివ్య, దివ్యుడు ఆయన అంటే ప్రాకృతుడు కాడు, పరమపద నిలయ ఇతి యావత్తు పరమపదములో ఉండేవాడు. దేవ జ్యోతమానత్వాది గుణోపేత అంటే ప్రకాశించే గుణాలు అవి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యం ఇలాంటివి. అద్వితీయ సమాభ్యధిక రహిత, అద్వితీయుడంటే తనతో సమానుడు కానీ తనకంటే అధికుడు కానీ లేనివాడు. ఇలా ఏవం భూతనాన నారాయణ, ఏ ఇటువంటి నారాయణుడు అని నమ్మాళ్ళ వారు చెప్తే ఆ విషయాన్ని వీరు చెప్పారు. ఇప్పుడు ఈమె ఏం చెప్తున్నారు, ఈయన చెప్పేది చూద్దాం. ఆత్మైక్యం కొంతమంది చెబుతూ ఉంటారట, అంటే మొత్తం ఒకే ఆత్మ ఉన్నదండి, అసలు ఇక రెండవది లేదు అని చెబుతూ ఉంటారు. ఏకమేవ అద్వితీయమన్న చోట ఇది ఒకటే అని అంటే, ఇప్పుడు చోళరాజు ఒక్కడే ఉన్నాడు అని చెబితే అర్థమేంటి? అది సామ్రాట్ చోళరాజు అని యామునాచార్యుల వారి ఉదాహరణ చెబుతారు. చోళరాజు సామ్రాట్ అంటే ఇంకొక సామ్రాట్ లేడని అర్థం, కానీ ఆయనకు భార్య, బిడ్డలు, అలాగే భటులు ఇవంతా పరిఢవము లేదని కాదు కదా, అంతా ఉన్నది. అలాగే నారాయణుడు ఒక్కడు, మిగిలిన వాళ్ళు అందరూ ఉంటారు. ఆయన అద్వితీయుడు, ఆయనతో సమానుడు లేడు, ఆయనకంటే అధికుడు లేడు. కనుక ఆత్మ ఏకము అని చెప్పేది. దేవత ఐక్యం, ఇంకా కొంతమంది అసలు దేవతలని చెప్పబడే వాళ్ళందరిలోనూ మొత్తం నారాయణుడు అనేవాళ్ళు, మరికొందరు మీమాంసకులు అంటారు ఈ మాట. ప్రతి శబ్దము కూడా పరమాత్మ, ఇంకేరా ఏం లేదండి అంటారు. త్రిక సమధిగతాతుల్యం, ఇక ఈ ముగ్గురు సమానము అని కొందరు అంటుంటారు. త్రిమూర్తులు ముగ్గురు ఒకటేనండి, ఒక్కొక్క కల్పంలో ఈయన బ్రహ్మ అవుతాడట, ఒక్కొక్క కల్పంలో ఆయన శివుడు అవుతాడట, ఒక కల్పంలో విష్ణు అవుతాడట. ఇక ఈ ముగ్గురు కంటే మరొక పరబ్రహ్మ పైన ఉన్నాడట, ఇలా చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు. కానీ ఇది అనిపుణ ఫణితి, అంటే నిపుణులు చెప్పే పద్ధతి కాదు అంటున్నారు వేదాంత దేశకుల వారు. అంటే తెలిసిన వారు జ్ఞానులు ఎవరు చెప్పరిది. నా ఆద్రియంతే సంతః, సత్పురుషులు ఎవరు దీనిని అంగీకరించరు. మరి ఎవరండి ఈ సత్పురుషులు ఎవరు, మరి ఈ అంగీకరించిన వారు ఎవరు అని అంటే, మనో వ్యాస ముఖ్య ఉక్తిభిశ్చ, మనువు వ్యాసుడు మొదలైన వారట. ఏం చెప్పారు, త్రయ్యంతైహి ఏకకంఠైహి తదనుగుణం. ఈ వేదాంతములయందు ఏకకంఠము కంటే ఒకే అభిప్రాయంతో చెబుతూ ఉన్నాయి ఈ మాటలు. ఏమని చెబుతూ ఉన్నాయి, శ్రీమన్నారాయణో నః పతిః, మనకి పరమాత్మ నారాయణుడు ఒక్కడే, అఖిల తనుహు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క శరీరముల వంటివారు. ఆయనేమో అందరికీ ఆత్మ, శరీరముల వంటివారు ఈ జీవులు అందరూ కూడా. శరీరములు అంటే ఏమిటండి, శరీరం అంటే ఏమిటంటే, యస్య చైతనస్య యద్ద్రవ్యం సర్వాత్మన స్వార్థే నియంతుం ధారయతుం చ చక్యం తచ్చేషతైక స్వరూపం తత్తు తస్య శరీరం. శరీరం అనే దానికి చాలా నిర్వచనాలు చెప్పారు తార్కికులు. ఇది భగవద్ రామానుజులు వారు చెప్పిన నిర్వచనము. శరీరం అంటే ఏమిటి అర్థము, యస్య చేతనస్య, ఏ చేతనునకు అంటే జ్ఞానవంతుడైన చేతనునకు, ఏ ద్రవ్యం, ఏ ద్రవ్యమైతే అంటే జీవుడు కావచ్చు అలాగే ప్రకృతి కావచ్చు, ఇది సర్వాత్మన స్వార్థే నియంతం, అన్ని విధాలు కూడా తాను చెప్పినట్టు నియమించబడేదై ఉండాలి శరీరము అని అంటే. అలాగే ధారయితం, తాను ఉంటేనే ఇది నిలబడి ఉండాలి, తాను లేకపోతే ఇది ఉండకూడదు. అలాగే తచ్చేషతైక, తనకే గొప్పతనాన్ని ఆపాదించేదిగా ఉండాలి. మూడు చెప్పారన్నమాట, ఏంటంటే తను నియమిస్తే నియమింపబడేది, తాను ఉంటేనే దీని లోపల ఉంటేనే ఉండేది, ఆ లోపల ఉన్న వానికే గొప్పతనాన్ని తెచ్చేది, అయి ఉంటే దానికి శరీరము అంటారట. ఇప్పుడు నిజానికి మనకు చూడండి, మన శరీరము, జీవుడు ఉంటాడు, మరి జీవుడు ఉంటేనే కదా ఇది ఉండేది, అలాగే దీన్ని నియమించేది జీవుడే కదా, మరి ఈ జీవునికే కదా గొప్పతనము. ఇప్పుడు శరీరానికి వస్త్రాలు, భూషణాలు, అలంకారాలు అబ్బో తెగ చేసేసామనుకోండి, అదేమన్నా ఆ శరీరానికా, ఇవన్నీ గొప్పతనం ఇచ్చేది మళ్ళీ ఆ జీవుడికే కదా, ఆ పేరు పొందిన వాడికే. ఇప్పుడు ఈ మేకప్పులు, ఈ కప్పులు, ఆ కప్పులు అన్నీ కూడా ఆ వ్యక్తికే కదా, శరీరానికైతే శవానికి అలంకరిస్తే శవాలంకారం అంటున్నారు కదా. మరి ఆ జీవుడికే ఈ అన్నీ కూడా, అలాగే ఆ జీవుడికి ఇది ఎలా అయ్యిందో, ఈ జీవుడు కూడా పరమాత్మకి అలాగే మొత్తం కూడా మళ్ళీ అసలు ఈ శరీరంతో సహా. ఎందుకనంటే ఒక్కొక్కసారి ఈ శరీరము ఈ జీవుడు మాట కూడా వినదండి, పక్షపాతం అన్న వచ్చింది అనుకోండి, చేయి కదపలేడు, కాలు కదపలేడు, అసలు ఇంకా ఒక్కొక్కసారి అపస్మారక స్థితులు వస్తూ ఉంటాయి, కోమాల్లోకి పోతూ ఉంటారు, చాలా రకాలు జరుగుతూ ఉంటాయి, అప్పుడు ఈ శరీరం వినదు. ఒక పరమాత్మకైతే ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటాయి ఏ మొత్తం, ఈ మొత్తం అన్నీ కూడా. అందుకని అఖిల తనుహు, ఈ మొత్తము ఆయన శరీరములే, ఎక్కడ బ్రహ్మ శివుడు అందరూ కూడా మొత్తం ఆయన శరీరములే. అదే చెప్పాడు గీతలో కూడా, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయా అత్యుతమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామి అహం అన్నాడు ఆయన. నువ్వు ఏ ప్రతిమ ఏ రూపాన్ని పెట్టుకుంటావో ఆయా రూపముల ద్వారా నేనే ఇస్తూ ఉన్నాను. తను శబ్దం అక్కడ వాడాడు ఆయన, అదే శబ్దం ఇక్కడ అఖిల తనువు, ఆయనయే మొత్తము. నువ్వు ఏ రూపాలు పెట్టినా మరి వీళ్ళందరూ కూడా ఏదో సామాన్యమైన లౌకికమైన కోరికలు తీర్చగలుగుతారేమో ఈ తనువులతో, మనం ఆయన్ని ఈ తనువులతో సేవించిన అవిధిపూర్వకము అన్నాడు ఆయన. ఆయా పోతురాజునో పోలేరమ్మో అనుకుని నువ్వు సేవిస్తే నీకు అంతే వస్తుంది, అది విధిపూర్వకమైన సేవ కాదు అని చెబుతాడు. మరి ఎలాగూ అని అంటే ఆయనే నారాయణుడు అనే భావంతో సేవించాలి. నీకేది చూసినా నారాయణుడు, నీకు అనిపించిందా అప్పుడు నీకేదైనా ఒకటే, కానీ విడివిడిగా నీవు అనిపించిందా అప్పుడు ఒకటి కాదు, అది అవిధిపూర్వకము అని చెబుతాడు. కనుక నారాయణుడే ముక్తిదహ, మోక్షాన్ని ఇచ్చేవాడు, ముక్తిం దదాతీతి, ముక్తిదహ ముక్తి ఇచ్చేవాడు ఆయనే నారాయణుడే. ముక్త భోగ్య, ఈ ముక్తులకు భోగ్యుడు కూడా నారాయణుడే. అంటే ఆయననే మనము సేవించాలి, ఆయనే మనకిచ్చేవాడు అనే విషయము కూడా, ఈ రెండింటినీ కూడా నారాయణుడనే విషయాన్ని తెలియజెబుతూ ఉన్నారండి ఎవరు, మనువు వ్యాసుడు మొదలైనటువంటి వారు అంటూ ఉన్నారు. ఎక్కడ చెప్పారండి? మనువు మన స్మృతిలో చెప్పాడు. ఎక్కడ? 10వ శ్లోకము మొదటి అది అధ్యాయము ఏదో మన స్మృతి 10 ఏమని చెప్పాడు? నారాజ్యాతాని తత్వాన్ని నరాజ్యాతాని తత్వాన్ని నారాణీతి తతో విదుహు యదస్య ఆయతనం ప్రోక్తం తేన నారాయణ స్మృత. మనుస్మృతిని అన్నింటిలోనూ గొప్పగా చెబుతారు. మనురు మనుహు యత్తు వచనం తద్భేషజం అంటారు. మనువు ఏ మాట చెబితే అది మందే అంటారు. అలా మనుస్మృతిని గొప్పగా అంగీకరిస్తారు. మనుస్మృతి నిజానికి అందరికీ బాగానే చెప్పింది, నేను అదే చెప్తూ ఉన్నా ఎప్పుడూ. అది తెలుసుకోలేక దానిని దూషించడం తగలబెట్టడం చేస్తున్నారు. అసలు ఆ శూద్రులకు అసలు అవసరం లేదని చెప్పేసింది సంస్కారాలు, అదే చెప్పింది. కనుక ఎంత అదృష్టమో అది. ఆ తెలుసుకోలేని వారు ఇట్లా అయిపోయారు. అదేం చెబుతుందంటే నర అంటే రింగు క్షయే, రహ అంటే నశించేవి, నా రహ నభవతి క్షయం, నశించనవన్నీ నరములు అంటారు, నారములు అంటారు వాటిని. అన్నీ నారములే అంటే నశించవు. ఈ ప్రకృతి కూడా ఇది దాన్ని ప్రవాహతో నిత్యము అంటారు. అంటే సృష్టి స్థితి లయము, సృష్టి స్థితి లయము, సృష్టి స్థితి లయము, కోట్ల బ్రహ్మాండాలు ఒకచోట సృష్టి ఒకచోట లయము. ఇప్పుడు మనకి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆకాశంలో సూర్యుడు 360 డిగ్రీలు అలా తిరుగుతూ ఉంటే ఒక్కొక్క దానికి 4.5 నిమిషాలు చొప్పున లెక్కేసుకునికే మనకి 24 గంటలు వచ్చినాయి. నిరంతర గమనం జరుగుతూనే ఉందది. అలాగే కోట్ల బ్రహ్మాండాలు సృష్టి స్థితి లయము, సృష్టి స్థితి లయము జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ నారములే. ఈ మొత్తానికి అయనం స్థానమైన వాడు నారాయణుడు అని చెప్తూ ఉన్నాడు మనువు. ఎవడో వాడేనండి, మనకెందుకు నారాయణుడు స్థానమైన వాడు? అది ఒక దాన్నేమో ఒక అధికారం, అది ఒక కలెక్టర్ వంటి వ్యక్తి. ఎవరైతే మనకేమీ కలెక్టర్ ఆర్డర్ ఇస్తే ఆ కలెక్టర్ ఆర్డర్ చెల్లుతుంది. ప్రధానమంత్రి వ్యక్తి ఆ పేరు ఏదైతే ఏమి అలాగే నారాయణుడు ఇది వాంగ్మయం మొత్తం మీద ఇలాంటి పదము మరొకటి లేదు, మీరు ఎక్కడైనా సరే చూపించవచ్చు. శృతులు స్మృతులు ఇతిహాసాలు పురాణాలు మీకు ఎంత వాంగ్మయం ఉందో మొత్తము కూడా నారాయణ అనేది రెండు విడిగా ఉంటే తాత్తాదార్థ నాలలో నా ఉంటుంది, కలిపితే నారా అణ వస్తుంది. ఇది ఒక రూఢి విష్ణుమూర్తికే ఉన్నది, ఎవరికి లేదు. ఇది పాణిని పరమశివుని శిష్యుడైన పాణిని చెప్పాడు. ఇది పూర్వపదాత్ సంజ్ఞాయా మగహ అని నేను ఎన్నోసార్లు దీన్ని వివరించా. పరమశివుడు పరమశివుని శిష్యుడు కూడా దీన్ని ఒప్పుకున్నారు అని చెబుతున్నా, ఎందుకు ఇంకా బాధ? అది మనువు చెప్పాడు. మరి వ్యాసుడు ఎక్కడ చెప్పాడండి? ఆయన కాశీలోనే అడిగారు, ఏమయ్యా ఇన్ని పురాణాలు ఇన్ని రకాలుగా చెప్పావు, అసలు ఎవరు పరమాత్మ ఎవరు అని అడిగితే ఆయన చెప్పాడు, గంగలో స్నానం చేసి చెయ్యి పైకెత్తి సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత భుజముచ్యతే వేదశాస్త్రాత్ పరం నాస్తి నదైవాత్ కేశవం పరం అన్నాడు ఆయన. కేశవాత్ పరం, మళ్ళీ మూడుసార్లు సత్యం అని చెబుతూ ఉన్నా వేదశాస్త్రము కంటే గొప్పది లేదు, కేశవుని కంటే పరమైన దైవము లేడు అని చెప్పేశాడు ఆయన. కనుక ఇట్లాంటి వాళ్ళు చెప్పినటువంటి ప్రమాణములు అని చెప్పి చూపించారు. ఇలా లోకములో ఉన్నటువంటి విషయములు లౌకికంగాను మనకు తెలుస్తూ ఉన్నది, శాస్త్రపరంగాను మనకి తెలుస్తూ ఉన్నది. ఎందుకు ఆయువు ఎందుకు చెడగొట్టుకుంటారంటున్నాడు ఆయన. ఇంకా ఇంత తెలిసినప్పుడు అతడిని ఆశ్రయించాలి వెంటనే అని చెబుతూ ఉన్నారు పెద్దలందరూ. అందుకే నెత్తి నోరు కొట్టుకునేది, లేకపోతే ఇప్పుడు వాళ్ళేమీ వాళ్ళు తరించి పోగలరు. కానీ వారి యొక్క జాలి ఆ దయ అది అయ్యో చేతనులు ఈ చేసే పనితోనే పొందుతారే. శంకర భగవత్పాదులు వారు కూడా చెప్పారు ఆ మాట గీతా భాష్యంలో, అందరికీ సమానమేనయ్యాను సేవ అది నారాయణుడిని వాసుదేవుడిని సేవిస్తే మోక్షమని కూడా చెప్తాడు ఆయన. ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది, అది మనం రేపు చెప్పుకుందాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.